జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ. పరమ భాగవతులరా, అయోధ్యకాండలో జరిగేటటువంటి వృత్తాంతము, భరతుడు అనేక విధాలుగా పరితాపం చెందాడు. అయినా ఇక గడిచినటువంటి కాలము మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, ఆ పరిస్థితులు మారేది లేదు. కనుక ఏమీ చేయలేని స్థితిలో నీరసించిపోయాడు. దశరథ చక్రవర్తికి కర్మకాండలన్నీ పూర్తి చేశారు. అంతా అయిపోయిన తరువాత వశిష్ఠుడు మొదలైనటువంటి పురోహితులు, సుమంత్రుడు మొదలైన మంత్రులందరూ కూడా, నాయన రాజకుమార, అందరికీ పెద్దవాడైనటువంటి దశరథ మహారాజు మరణించాడు, కనుక ఇప్పుడు నీవే రాజు కావాలి, అభిషేకానికి సామగ్రి అంతా సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నాము అని చెప్పాడు వశిష్ఠుడు. చెప్పేటప్పటికీ బాధ కలిగింది, కోపం వచ్చింది. గురువుగారైనా సరే ఇలాంటి మాటలు పలుకుతూ ఉన్నాడు అని రాజ్యానికి ఇప్పుడు నన్ను పట్టాభిషేకం చేస్తాము అంటారు. సరే, నన్నే రాజ్యానికి అప్పచెప్పండి, రాజ్యాన్నే పాలించమనండి అన్నాడు భరతుడు. అదేమిటయ్యా, నిన్ను రాజ్యం ఎలా పాలిస్తుంది? అది అచేతనం కదా, అదేమన్నా ఒక ప్రాణం ఉన్నటువంటిదా, అది ఎలా పాలిస్తుంది? నేను అంతే, నేను కూడా రామునికి సేవకుడు. నేను అహం రాజ్యంచ రామస్య సేవక, నేను రాజ్యము కూడా రామునికే దాసులము, సేవకులము. రాజ్యము నన్ను ఎలా పాలించలేదో నేను కూడా అంతేనయ్యా. కనుక మీకు ఈ విషయం తెలియదేమో, నేను రాజుని అయ్యే ప్రసక్తే లేదు. రాముడే రాజు, అడవిలో ఉన్న రాముడే రాజు. కనుక రాముడిని తీసుకుని వచ్చి నేను పట్టాభిషేకం చేస్తాను, అయోధ్య తీసుకుని వస్తాను అని చతురంగ బలాలు సిద్ధం చేయండి, రాజనాంఛనాలతో తీసుకొని వస్తాను అన్నాడు. అభిషేకం కోసం సిద్ధం చేయబడినటువంటి సంభారాలతో రామునికే పట్టాభిషేకం చేస్తాను అనేటప్పటికీ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, అప్పలంగా దొరికినటువంటి రాజ్యం ఇది, దీనిని అనుభవించటము విడిచి ఇలా మాట్లాడుతున్నాడు అని. అయినప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశములో జనించినటువంటి వారు, దశరథ చక్రవర్తి కుమారులు, ధర్మమూర్తులు అనేటటువంటిది ప్రత్యక్షంగా చూసి నివ్వెరపోతూ ఉన్నారు అందరూ. మంత్రులు, పురోహితులు, సామంతులు, తల్లులు అందరూ కూడా. చేయగలిగేది ఏమీ లేదు కదా, వీరు కూడా ఏం చేయగలరు? ఆ విధి విధానం అది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకని అంతా చూస్తూ ఉన్నారు. ఇక శిల్పులను నియమించండి, మార్గము ఎత్తుపల్లాలు సరిచేయించండి, బాటలు సిద్ధం చేయండి, రక్షకులు ముందు నడవాలి అని అంటూ భరతుడు ఆజ్ఞాపించాడు. అందరికీ ఆజ్ఞాపిస్తే ఊచుస్తే వచనమిదం నిశమ్య హృష్టాః సామాచ్యా సపరిషదో వియాతశోకాః పంధానం నరవర భక్తిమాన్ జనశ్చ వ్యాధిష్టస్తవ వచనాచ్చ శిల్పివర్గ. అంతా సంతోషించి అంటూ ఉన్నారు, పురుషశ్రేష్ట భరత, నీ మాజ్ఞ ప్రకారంగా పంపించేస్తున్నాం అందరినీ, దారులు సరిచేస్తారు అని. అంటే తల్లులు, మేము కూడా వస్తాము అన్నారు. అందరమీ కలిసి బ్రతిమాలదాం రాముణ్ణి. మేం కూడా వస్తాము అని అంటే స్త్రీలకు ప్రయాణము అని మనకు శుభలేఖల్లో రాస్తుంటారు. అలాగే వారికి శిబికలు, వాహనాలు వారికి కావలసినటువంటివి, అలాగే పటకుటీరాలు, మరి బాత్రూమ్లు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా స్త్రీలు కూడా వచ్చినప్పుడు. అలాంటివన్నీ ఏర్పాటు చేసేటటువంటి వారిని అందరినీ కూడా, ఆ రోజుల్లోనూ అన్నీ ఉన్నాయి, రాజులు అంటే ఆ కాలానికి తగిన రీతిలో ఉన్న పరికరాలతో వారు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. భారతదేశము అంత గొప్పది, ఎప్పటి నుంచో అంత విజ్ఞానవంతమైనటువంటి దేశమిది. అలా దారులు ఏర్పాటు చేశారు, సచంద్రతారాగణం మండితం యథా నభక్షపాయాం అమలం విరాజతే నరేంద్ర మార్గస్స తథా వ్యరాజత క్రమేణ రమ్య శుభశిల్పి నిర్మిత. ఆ శిల్పులు నిర్మించినటువంటి మార్గము ఎలా ఉన్నదో వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నాడు. అయోధ్య నుండి గంగా తీరం వరకే ఉన్నదట ఈ దారి వారు ఏర్పాటు చేసింది. ఎలాగోనంటే చంద్రుడితో నక్షత్రాలతో ఆకాశంలో తారాపథం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో కాంతి పథం ఆ విధంగా కనపడుతూ ఉన్నది దారి అంటాడు. మరి చూడండి, అది అంత ఇప్పుడు ఇలా చూడాలనంటే ఇప్పటి వాళ్ళు హెలికాప్టర్లో పైకి వెళ్తే కానీ కనపడదు. మరి అక్కడ నుంచి దారి కనపడాలి అని అంటే అన్ని చెట్లు కదా, మరి అడవులు అన్నీని, కానీ దానిలో కూడా దారి ఇలా అయోధ్య నుండి గంగ వరకు కూడా ఇలా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు ఆయన. అయితే చాలామంది అనుకోవచ్చు, ఏమండి కావ్యాలకి అలంకారాలు ఇలాంటివన్నీ కవులకు సహజమే కదా అంటే, అసలు ఆది కావ్యమే ఇది. అప్పటికేమున్నాయి, ఏ శాస్త్రాలు ఉన్నాయి వేదములు అని అంటే అవి వాటి మార్గం వేరు. ఎక్కువ భాగము వేదముల్లో పూర్వభాగం అంతానేమో ఏ విధంగా ఈ యజ్ఞయాగాదులు ఇలాంటివన్నీ తిండి తిప్పలు మొత్తం ఉంటాయి. ఇంకా ఉత్తర భాగంలో ఉపనిషత్తులంతా జ్ఞాన మార్గంలో ఉంటాయి. కనుక దాంట్లోనూ అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి, వాటిల్లో ఏ రూపకాలు అలాంటివి కొద్దిగా అలాంటిది. ఒక అద్భుతమైనటువంటి వర్ణనలన్నీ కూడా వాల్మీకి కావ్యంలో కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఇతిహాసము కావ్యము అన్ని లక్షణాలు ఉన్నటువంటిది. ఎవరికి ఈ కాలానికి ఎన్ని కావాలో అన్నీ దాంట్లో లభ్యమవుతూ ఉంటాయి. మరి అంతటి గొప్ప కవిత్వం అది వాల్మీకి మహర్షిది, అలా కనిపిస్తూ ఉంది అన్నాడు ఆయన. తతో నాందీముఖీం రాత్రిం భరతం సూతమాగధాః తుష్టువురు వాగ్విశేషజ్ఞాః తవైర్మంగళ సంహితైః. అలా సిద్ధమైందని చెప్పారు. తెల్లవారితే ప్రయాణం, సూతులు వంది మాగధులు అందరూ కూడా వచ్చి మేలుకొలుపులు పాడుతూ ఉన్నారు. పాడుతూ ఉంటే కోపం వచ్చింది భరతుడికి, నాకెందుకు పాడతారు, నేను కాదు రాజుని, రాముడు రాజు, నాకు ఇవన్నీ వద్దు అని చెప్పేశాడు. ఇప్పుడు చాలామంది మనకి సన్మానాలు వద్దు అంటుంటారు. ఏది వేదికల మీద ఏమీ చేయొద్దు ఏమీ చేయొద్దు అంటారు. వాళ్ళు అన్న ప్రకారం వీళ్ళు చేయలేదు అనుకోండి, తర్వాత తిడతారు. మేము వద్దంటే మాత్రం మానుకుంటారా అన్నట్టుగా తిడుతుంటారు ఆ తర్వాత వాళ్ళని. అలా కాదు ఈ భరతుడు, నేను కాదయ్యా రాజు రాముడయ్యా, రాముడికి పాడాలి అని చెప్పి శత్రుఘ్న చూసావా ఎంతటి వైపరీత్యాలు కలుగుతూ ఉన్నాయో, ఇది ఒక మహాపాతకంగా ఉన్నదయ్యా నాకు అని చెప్పి అందరూ కూడా బయలుదేరారు. ఏనుగులు వాహనాలు అందరూ కూడా బయలుదేరారట. తర్వాత అందరినీ కూడా పిలిపించమన్నాడు భరతుడు. శత్రు యుధాజిత్తు సుమంత్రుడు, యుధాజిత్తు అంటే తన మేనమామ, ఆయనకు తీసుకురమ్మన్నాడు. మరి ఇంకా జనక చక్రవర్తికి కూడా మరి కబురు వెళ్ళిందేమో, మనకైతే ఇక్కడ ఏమి చెప్పలేదు ఈయన, ఆయన వచ్చినట్టు మనకు చూపిస్తూ ఉంటారు. సరే అలా బయలుదేరారు అందరూ కూడా, మార్గమంతా సరిచేశారు, మొత్తం బయలుదేరారు. నగరంలో అన్ని కులాలు అన్ని వర్ణాలు అన్ని వర్గాలు, గుర్రాలు ఏనుగులు రథాలు గాడిదలు ఒంటెలు. తతస్సముత్థాయ కులే కులేతే రాజన్యవైశ్చ వృషలశ్చ విప్రోహ అయూయుజన్ ఉష్ట్రఖరాన్ రథాంశ్చ నాగాన్ హయాంచైవ కుల ప్రసూతాన్. అన్ని గుర్రాలు రథాలు అన్నీ కూడా బయలుదేరినవి. తతస్సముత్థిత కాళ్యం ఆస్థాయస్యందనోత్తమం ప్రయయౌ భరత శీఘ్రం రామదర్శన కాంక్షయా. రామదర్శన కాంక్ష, రాముడిని ఎప్పుడు ఎప్పుడు చూసేది అని అంటూ బయలుదేరారలా బయలుదేరి గంగా నది వరకు వచ్చేస్తూ ఉన్నది. వస్తే శృంగుబేరపురంలో ఉన్నాడు గుహుడు. ఆ గుహుని చారులు ఈ రాక చూశారు, చూసి గుహునికి చెప్పారు. చెప్తే ఏమిటి ఎందుకు వస్తూ ఉన్నాడు, అడవిలో కూడా ఉంచడా అనుకుంటూ, సరే ఏం జరిగితే జరుగుతుంది, అంతా సిద్ధంగా ఉండండి, మనమందరమీ కూడా అవసరమైతే యుద్ధం కూడా చేయాలి, పోనీయొద్దు, గంగను దాటనీయొద్దు, 500 నావలు వాటిని అలా సిద్ధంగా ఉంచండి, ఎవ్వరు కూడా ఎక్కనీయొద్దు, ఎక్కినా కూడా కదలనీయొద్దు అని చెప్పి ఆజ్ఞలు జారీ చేశాడు. ఈ రేవు దాటిపోవటానికి వీల్లేదు అని. అలా వీరు చూస్తూ ఉండగానే సుమంత్రుడితో బయలుదేరి వచ్చాడు. భరతుడు చెప్పాడు, సుమంత్రుడు గుహుడు ఇక్కడ ఉన్నాడు, రాముని యొక్క స్నేహితుడు ఈయన అని చెప్పి చెబితే, గుహుడు వచ్చి, భరతుడు వచ్చాడు, గుహుడు వచ్చాడు, కలుసుకున్నారిద్దరూ. ఆ గుహుడు భరతునికి ప్రణామం చేశాడు. ఏమిటి, ఎందుకు ఇలా బయలుదేరారు అని అంటే, రాముని తీసుకుని రావాలి అని చెప్పాడు. అంటే ఆనందపడిపోయాడు, నిజమేనా, ఇదేమీ అసత్యం కాదు, అంతా నిజమే, ఇంతమంది మీకు చెబుతారు అసత్యము అని చెప్పి చెబితే, భరతుని యొక్క ఆలోచనకి, భరతుడా ఎంత ధన్యుడవయ్యా నీవు, అప్రయత్నంగా లభించిన రాజ్యాన్ని విడిచిపెట్టేశావు, త్యాగం చేస్తూ ఉన్నావు, ఎక్కడ కూడా ఇలాంటి వారు ఉండరే, ఎంత గొప్పవారు మీరు, మీ అన్నదమ్ములు అని అంటూ చాలా సంతోషించి, గుహేన సార్ధం భరత సమాగతో మహానుభావ సజన సమాహిత సుదర్శనాస్తం భరతం తథా పునః గుహ సమాశ్వాసయత్ అగ్రజం ప్రతీ. భరతుడు అప్పుడు ఆనందపడిపోయాడు. అంతకుముందు వరకు గుహుడు ఆనందపడిపోయాడు, అంతకుముందు వరకు కూడా తన మనసులో మరొక భావం, ఎందుకు పోతూ ఉన్నాడు ఈ భరతుడు అని. ఈ విషయం తెలిసేటప్పటికీ ఎటువంటి మహాపురుషుడు ఈ భరతుడు అని చెప్పి ఆనందపడిపోయాడు. అలా రాముని సంగతి చెప్పాడు, అలాగే లక్ష్మణుని సంగతి కూడా చెబుతూ ఉన్నాడట. భరతుడు ఎవరికి, గుహుడు భరతునికి, ఆచచక్షేధ సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. రాముని సంగతులు చెప్పి లక్ష్మణుని సంగతులు కూడా చెబుతూ ఉన్నాడు అన్నారు. ఎలా చెబుతూ ఉన్నాడు, భరతుని కొరకు చెబుతూ ఉన్నాడు. భరతుడు అప్రమేయుడు, అంటే సామాన్యుడు కాదు భరతుడు. ఇటువంటి వాడని తెలుసుకోవటానికి వీలు కానటువంటి గంభీరమైనటువంటి స్వభావమట. మరి అటువంటి గొప్పవాడైనటువంటి ఆ భరతునికి గుహుడు, మరి ఈయనటువంటి వాడండి, గహనగోచరుడు ఈయన. గుహుడు అని అంటే తెలియని విషయాలని కూడా తెలుసుకునేటటువంటి గొప్పవాడు, అద్వితీయమైనటువంటి గ్రహణశక్తి కలిగినటువంటి వాడు గుహుడు. ఎవరిని గురించి చెబుతున్నాడు అనంటే, మహాత్మనః లక్ష్మణస్య, మహాత్ముడు లక్ష్మణుడు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేసే విశేషణాలని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మరి ఈ రామకథ, వాల్మీకి రామకథ, ఒక మహాత్ముడు లక్ష్మణుడు, ఆయన గురించి అప్రమేయుడైనటువంటి భరతునికి గగనగోచరుడైనటువంటి గుహుడు చెబుతూ ఉన్నాడు. ఏమిటనంటే, ఆ రాత్రి అక్కడ జరిగినటువంటి విషయాలు, వారికి పాన్పు ఏర్పాటు చేశాం సీతారాములకు, లక్ష్మణుడికి కూడా ఏర్పాటు చేస్తే నేను శయనించేది ఇక లేదు, నిద్రని త్యజించేశాను అన్నాడు ఆయన. నిద్ర వదిలేసి అయోధ్యలోనే వదిలేసి వస్తూ ఉన్నా నిద్ర, ఇక నాకు మళ్ళీ తిరిగి అయోధ్య వెళ్తేనే నిద్ర, అప్పటి వరకు నేను మెలకువతోని జాగ్రత్తగా ఉండి కాపలా కాస్తూ ఉండాల్సిందే అని చెప్పాడు కనుక ఆయన మహాత్ముడు. మరి అటువంటి ఆయన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు గుహుడు. మరి ఆ భావాలు తెలిసినటువంటి వాడు, అటువంటి వాడు భరతునికి మరి చెబుతూ ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా చెప్పాడు. చెబితే భరతుడు విన్నాడు. అలాగే ఇక్కడ ఇదిగో ఇక్కడ శయనించారు, ఇదిగో ఇక్కడ చూడు అంటూ ఆ పడుకున్నటువంటి ప్రదేశాలు అవన్నీ చూపించాడు. ఇదిగో ఇక్కడ నారచీరలు ధరించారయ్యా ఈ చెట్టు దగ్గర అంటే దుఃఖించారు భరతుడు శత్రుఘ్నుడు కూడా. నారచీరలు, అయ్యయ్యో, నారచీరలు ఏమిటి, ధరించటం ఏమిటి, మహాబలశాలులు, గాంభీర్యమైనటువంటి వారు, శత్రువులను జయించేవారు, మునుల వరే జటలను ధరించి వెళ్తారా అయ్యయ్యో అని చెప్పి ఆయన బాధపడ్డాడు భరతుడు. జటాధరౌతౌ ద్రుమచేరవాససౌ మహాబలౌ కుంజరయూధపోపమౌ వరేషు చాపాసి ధరౌ పరంతపౌ వ్యపేక్షమాణౌ సహసీతయాగతౌ అని ఆ విషయాన్ని విని బాధపడి, నేను రామునిలాగానే నారచీరలు ధరిస్తాయి, ఇక జడలు ధరిస్తా, నేల మీద పడుకుంటా, నాకు కూడా తెచ్చిపెట్టు మర్రిపాలు అంటే ఒక్కసారి గొల్లుమన్నారు తల్లులందరూ కూడా. వారికేమో అరణ్యవాసంతో ఆ ప్రాప్తం ఏమిటి, ఈ బిడ్డ రాజు కావలసిన వాడు ఇదేమిటి అని చెప్పి ఆ భరతుడిని కౌగిలించుకుని ఏడ్చిందట కౌసల్య. ఆ విధంగా అన్నని అనుసరించాడు ఆ భరతుడు, మహాపురుషుడు అనుకరించాడు, అనుసరించాడు. అంతటి గొప్ప విషయాలను ఇంకా మిగిలిన వాటిని ఇంకా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. తతస్త్వహం చోత్తమ చాప బాణ ధృత్తితో భవం తత్ర సయత్ర లక్ష్మణ అతంద్రిభిర్జ్ఞాతిభిరాత్త కార్ముకైర్ మహేంద్ర కల్పం పరిపాలయంస్తదా. అలా ఆనందంగా చెప్పుకోవచ్చు రామకథ. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.